అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి, ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతున్. పరమ భాగవతులకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ మహాభాగవత కథా సుధా నిధానమును మనము ఇప్పుడు ఆస్వాదించుదాం. రుద్రాసుర వధ చెప్పబడినది భాగవతము అని ఎందుకని అన్నారు అని అంటే, రుద్రాసురుడు చిత్రకేతువు పూర్వజన్మలో కైలాసగిరి యందు పార్వతీ పరమేశ్వరులను చూసి అక్కడ ఆయన కొంచెం అవహేళన చేసినందుకు అమ్మవారు శపిస్తే అమ్మ క్షమించమని చెప్పి వెళ్ళిపోయాడు. వైష్ణవులు చూసావా ఎంత సహనం కలవారో, నిన్ను తిరిగి శపించగల సామర్థ్యము కలిగి ఉండి కూడా అతడు సహనంతో వెళ్ళిపోయాడు అని చెబుతాడు పరమశివుడు. అదిగో ఆ గాథ. ఈ వృత్రాసురుడు ఉన్న కథ ఉన్నది దేవీ భాగవతములు అయితే అలా ఉండదు, అందుకని ఇదే భాగవతము అని చెప్పి నిర్ణయం చేశారు ఋషులంతా. ఈ విషయం మత్స్యపురాణంలో చెప్పారు అని కూడా పోతన గారు కూడా మనకి మొదట్లో చెబుతాడు ఆయన. అది భాగవతము అని అంటే అటువంటి ఆ మహాభాగవతాన్ని మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే కథలు మరి అనేక రకాలు కదా, ఈ కాలంలో ఎలా ఉంటాయో, ఎలా జరిగినాయో జరగలేదో, వాటితో మనకు ఇప్పుడేం పని లేదు. అది జరిగినందువలన కలిగిన లాభము లేదు, జరగలేదు అంటే వచ్చిన నష్టము లేదు. ఎవరికి వారు చెప్పుకుంటూ ఉంటారు, వారి వారి విశ్వాసాలను బట్టి ఉంటాయి అవి. మనకేమిటనంటే మనకు అర్థమైనంతవరకు పరమాత్మ యొక్క గుణములను చెప్పుకోవటమే మనకు ప్రధానం. దీన్ని గుణానుభవము అంటారు. దానికి తగిన రీతిలో ఇతరులను ద్వేషించకుండా ఉండటమే. ఇది పోతన గారు చేసినటువంటి ఒక గొప్ప విశేషము. ఆయన యొక్క ఆ రచన కూడా చాలా సొంపైనటువంటిది, చాలా అలంకారములతో కూడినటువంటిది. ఆయన తెలుగువాడు కావటం మన అదృష్టం, అందుకని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలా వృత్రాసుర వధ కథ అయిపోయింది అక్కడ. ఆ రామచంద్ర నృపాలుని సంబోధన చేసి స్వామి అవతరింపుము అంటూ ఇలా చెప్తూ ఉన్నారు. 7వ స్కంధంలో ఇది మహనీయ గుణగరిష్ఠులకు మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే. అట్లు ప్రాయోపవిష్ణుండైన పరీక్ష నరేంద్రుండు సుఖయోగీంద్రుని అవలోకించి. ఎలా నడుస్తూ ఉన్నది ఈ కథ అనంటే, సుఖమహర్షికి సుఖమహర్షి పరీక్షన్ మహారాజునకు చెబుతూ ఉన్నాడు. ఆయన వారం రోజుల్లో ఆ ముని బాలకుని శాపం చేత చనిపోతాడు అని ప్రాయోపవేశం చేశాడు. ఆయనకి ఆహారంతో పని లేదు, నీరు లేదు, విసర్జన లేదు. సుఖమహర్షికి అసలు భగవంతుని గుణానుభవమే ఆహారం, ఈయనకు అంతకంటే పని లేదు. రాత్రి పగలు కూడా 7 రోజులు ఆయన చెబుతూనే ఉన్నాడు, ఈయన వింటూనే ఉన్నాడు. ఇంకా మిగిలినటువంటి ఋషులు మరి వచ్చారు అన్నారు. ఋషులు, మహర్షులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, శిష్య ప్రశిష్యులతో వచ్చారు, దేవతలు వచ్చారు, అందరూ వచ్చారు వినటానికి. అక్కడే నిషేధం లేదు. గంగా యమునా నదుల మధ్య కావలసినంత ప్రదేశం ఉన్నది. ఎవరు కూడా షామియానాలు అయ్యే అవసరం లేదు, మంచినీళ్ళు పోయే అవసరం లేదు. కనుక వినేవాళ్ళు వింటూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు మాత్రం ఆహారం అనేది ఇతరమైనటువంటి ఆహారాలతో పని లేదు. కనుక రాత్రి పగలు 7 రోజులు కూడా చెప్పుకున్నారు. ఆ విషయాన్ని మహనీయ గుణగరిష్ఠులైనటువంటి మునిశ్రేష్ఠులట శౌనకాది మునులు మంచి గుణములు కలిగినటువంటి మహాపురుషులు వారు వారికి చెప్పాయినా నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడు. అన్ని పురాణములు కూడా వ్యాఖ్యానం చేయటం అంటే చెప్పడంలో మంచి వైఖరి అంటే వాక్ విశేషము కలిగినటువంటి వాడు సూత మహర్షి. ఆయనకు తెలియనిది లేదు, అన్నీ విన్నాడు. ఏ సందేహం వచ్చి వీరు అడిగినా కూడా అన్నీ చెప్పేస్తూనే ఉంటాడు. కనుక అలా ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పరీక్షన్ మహారాజు ప్రాయోపవిష్టుడైనటువంటి వాడు ఆయన సుఖయోగీంద్రుణ్ణి చూసి అంటూ ఉన్నాడు ఇలా, సర్వభూతములకు సముడు నెచ్చలి ప్రియుండైన వైకుంఠుండనంతుడాఢ్యుడు ఇంద్రుని కొరకు దైత్యేంద్రుల నేటికి విషముని కైబడి వెదకి చంపే అసురుల జంపంగ నమరుల చేతనకయ్యడు లాభమింతైన గలదే నిర్వాణనాథుండు నిర్గుణుండగు తనకసురుల వలని భయంగు పగయుగలుగనేరవు అట్టి ఘనుడు దైత్యుల చంపి సురలగాచుచునికి చోద్యమనుచు సంశయంబు నాకు జనించే మునినాథ ప్రజ్ఞ మెరసి తెలియ పలుకవయ్యా. నాకు సందేహం వచ్చిందయ్యా ఓ మునిచంద్రమా. ఏమిటి సందేహము అని అంటే ఆ వైకుంఠుడు అనంతుడు ఆఢ్యుడు మూడు విశేషణాలే చెప్తూ ఉన్నాడు ఆయన. వైకుంఠుడు వికుంఠము అంటే లోపము ఏమీ లేనటువంటి వాడాయన, అనంతుడు అంటే ఆది మధ్య అంతము లేనటువంటి వాడు, ఆఢ్యుడు. ఆఢ్యుడు అని అంటే అన్నీ ఆయనకి కలిగినటువంటి వాడు, సర్వ సంపత్తు గుణ సమేతుడు ఆయన. అలాంటి ఆయన సర్వభూతములకు సముడు, అన్ని ప్రాణులకి కూడా ఆయన సమానుడే. నెచ్చలి పైగా సుహృత్తు ఆయనే చెబుతున్నాడుగా, నేను సుహృదం సుహృదం సర్వభూతానాం అంటున్నాడు. అందరికీ నేను సుహృత్తునంటే మేలు కోరేవాడిని, ప్రియుడు ఇష్టుడు. ఆయనకి అందరూ ఇష్టులే, అందరికీ ఆయన ఇష్టుడే. అటువంటి ప్రియదర్శనుడు ఆయన. అట్లాంటి ఈయన ఇంద్రుని కొరకు దైత్యేంద్రులను ఏటికి విషముని కైవడి వెదకి చంపే. విషముడు అంటే సమభావము లేనివాళ్లాగా. ఎందుకయ్యా ఇంద్రుని కోసము ఈ రాక్షసులను వెదకి వెదకి ఎందుకు చంపాడు అసలు ఆయన? ఆయన చంపటమే కాక చంపే ఉపాయాలు చెప్పాడు. ఏ విధంగా చూసినా సరే ఆయనకే చెందుతుంది ఆ కర్తృత్వము. అసురుల చంపితే ఈ దేవతల చేత తనకేమైనా లాభం ఉన్నదా? అసలు అవసరం ఆయనకి? ఆయన నిర్వాణనాథుడు నిర్గుణుడు. నిర్వాణము సుఖము ఆ పరమపదానికి నాథుడు ఆయన, నిర్గుణుడు. ప్రకృతి గుణాలు ఆయనకేం లేవే, వైషమ్యం అంటూ ఏమీ లేదు ఆయనకి. అట్లాంటి ఆయనకి పని అసురుల వలన ఏమైనా భయం ఉన్నదా? చంపాలని అంటే రెండు కారణాలు కదా, రాక్షసుల వలన భయమైనా ఉండాలి, వారి మీద పగైనా ఉండాలి. మరి రెండు లేవు కదా ఆయనకి. ఆయనకి భయము లేదు పగ లేదు, ఆయన సముడు. పని లాభం ఏమైనా ఉందా దేవతల చేత? అంటే వారి చేత కలిగే లాభము లేదు తనకి. అసలు దేనికి చేయాల్సి వచ్చింది ఈ పని? ఇది నాకు చాలా చోద్యము, చాలా వింతగా ఉన్నదయ్యా మునినాథ. అసలు ఏమిటిది నిజంగా ఆలోచిస్తే? ప్రజ్ఞ మెరసి, ప్రజ్ఞ అది ప్రకాశిస్తూ ఉండగా చెప్పు అయ్యా, కాస్త ఆలోచించి చెప్పు. ప్రజ్ఞ అంటే ఏమి, దేన్ని ప్రజ్ఞ అంటారు? మామూలుగా జ్ఞ అంటే తెలివే, కానీ కొన్ని కొన్ని సంకేతాలు ఉన్నాయి. స్మృతి వ్యతీత విషయ, మనకు ఒక ఆలోచన తెలివి అన్నీ ఎన్నో పేర్లతో బుద్ధి జ్ఞానము చెప్తూ ఉంటాం కదా, ఇది చాలా రకాలుగా వాటికి పేర్లు పెట్టారు. అంటే గడిచిపోయిన దానిని గుర్తు పెట్టుకునేటటువంటి దానికి స్మృతి అని పెట్టారు. మతి రాగామి గోచరా, రాబోయే దానిని ఊహించితే. అంటే ఎలా ఊహ? కరెక్ట్గా ఊహ. ఇప్పుడు చాలామందికి ఇలాంటివి ఉంటుంటాయి, గడిచిపోయినవి ఎప్పటియో చెప్తారు. అలాగే రాబోయే వాటిని కూడా ఊహిస్తారు. ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది, లేకపోతే అక్కడ రేట్లు పెరుగుతాయి, దీనికి రేట్లు పెరుగుతాయి, ఇలా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయా, తత్కాలము వర్తమాన కాలంలో ఏం చేయాలో ఇవి కూడా చాలామందికి తెలియదు. అసలు ఏం చేయాలో తెలియదు, ఏది కొనాలో, ఎట్లాంటిది ఉండాలో చాలామంది ఇతరులను తీసుకుపోతుంటారు. ఏ వస్తువు కొనడానికైనా ఇతరుల మీద ఆధారపడిపోతూ ఉంటారు. కానీ ఈ తాత్కాలికమైనటువంటి విషయాన్ని ఆలోచించేది బుద్ధి. ప్రజ్ఞ త్రైకాలికామత, ప్రజ్ఞ అంటే మూడు కాలముల యందు కూడా ఉన్నటువంటి ఈ తెలివి ఒకే రకంగా ఎటువంటి మొక్కవోని విధంగా అంటే లోపము లేనట్లుగా ఉండేటటువంటి దానిని ప్రజ్ఞ అంటారు. కనుక నువ్వు త్రికాల వేదివి, అన్నీ తెలుసు నీకు, కనుక నాకు చెప్పవయ్యా అన్నాడు ఆయన. అంటే సుఖమహర్షి ఇట్లంట ఉన్నాడట, నీ సంప్రశ్నము వర్ణనీయము కదా నిక్కంబు రాజేంద్ర, లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు, చింతింప తద్దాసాఖ్యానములుప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వర వచో జగీయమానంబులై. అడిగితే చాలు ఆయనకి, అడగకుండా చెప్పేవారికి అడిగితే ఇంకా ఆనందం కదా. మధ్య మధ్యలో మరి అడుగుతూ ఉంటే ఆనందము. ఆయన అంటూ ఉన్నాడు, చాలా మంచి ప్రశ్న అయ్యా, గొప్ప ప్రశ్న, చాలా మంచిది సుమా, ఇది పొగడదగినటువంటిది, ఇది సత్యము ఓ రాజేంద్ర, నిజమే కదా మరి ఆలోచించి చూస్తే. లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప, నిజంగానే ఆలోచించి చూస్తే ఆ లక్ష్మీ భర్త ఆయన, ఆయనకి ఇంకా అసలు లక్ష్మీదేవి కోసమే ఈ లోకమంతా ఎదురు చూసేది, ఆమె కడకంటి చూపు కోసం ఎదురు చూస్తుంది. అట్లాంటి లక్ష్మీదేవి పోయి ఆయనను తనకి భర్తగా వరించి వక్షస్థలములో కూర్చొని ఉంటే అటువంటి ఆయన చరిత్రం ఉన్నదే మహాచిత్రమయ్యా, చాలా ఆశ్చర్యము సుమా. తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై ఆయన కథలు, అలాగే తద్దాసులు ఆ దాసులైనటువంటి భాగవతులు, ఈ రెండు కలిస్తేనే కదా భాగవతం అయ్యేది. మరి భగవంతుని కథలు, భక్తుల కథలు కూడా ఎట్లా, విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై, ఆ విష్ణు చరణ ధ్యానమే వారికి, ఈ ఇతరమైనది ఏది కూడా వారికి అవసరం లేదు, ప్రపంచమే అవసరం లేదు వారికి. శ్రీ సంధానములై సంపదలను ఇచ్చేటటువంటివి, మునీశ్వరవచో జగీయమానంబులై మునీశ్వరులు కూడా కీర్తిస్తూ ఉంటారు వారి కథలను. అటువంటి వారసుమా వారి యొక్క ఆ పరమాత్మ దాసులు అంటే ఆ భాగవతులు, అందుకే దీన్ని భాగవతం అంటారు. నిజంగా అసలు ఇప్పుడు మొదలయ్యేది ఇది భాగవతం, ఆ వృత్రాసుర వధ ఇంకేదో కొంత మొదట పాపం, ఆ ఆరు స్కంధాలు చూస్తే కొంత చిందరవందరగా ఉంటుంది మొదట ఇవన్నీ. ఇది చాలా విచిత్రంగా వచ్చినటువంటిది ఈ భాగవతం అనేది. ఇది అసలు మొట్టమొదట నారాయణుడే చెప్పాడు బ్రహ్మదేవుడికి చతుశ్లోకి భాగవతం అని. ఆయన నారద మహర్షికి చెప్పాడు, ఆ నారద మహర్షి వచ్చి వ్యాస మహర్షికి చెప్పాడు. అదే ఇక్కడ అసలు ఇప్పుడు మొదలవుతుంది, ఈ నారద మహర్షి చెప్పేటటువంటి దానిని బట్టి మొదలవుతుంది. మరి అవతల కూడా ఏమిటండి మరి అంటే, ఈ భాగవతము మరొక రకంగా కూడా మనకు తెలుస్తూ ఉంది, రెండు మార్గములుగా వచ్చినట్లుగా. ఎలాగోనంటే సంకర్షణుడు, సంకర్షణుడు అని అంటే పరమశివుడు అనుకుందాం కాసేపు, లేదా సంకర్షణ భగవానుడే విష్ణుమూర్తే, ఆయన సనక సనందనాదులకు చెప్పారండి. సనక సనందన సనత్కుమారు సనత్ సుజాతులు వారికి చెప్పాడు ఆయన, వారి నుంచి వచ్చింది ఈ భాగవతం. ఆ సన సన అని ఉన్నాయి కదా, అదే సనాతనము అంటారు. సనాతన ధర్మము అని అంటే అర్థం భాగవతము అని. కానీ చాలామంది దీన్ని మార్చిపారేశారు, ఏమంటారు సనాతనం అని అంటే చాలా కాలం నుంచి ఉన్నదట. పూర్వం ఎప్పటి నుంచో ఉన్న దానిని సనాతనం అంటారని మార్చేశారు. ఏముంది, మహాత్ములకి పెద్ద వింత మార్చాలి అని అంటే ఎన్నో మార్చేశారు. ఇలా పదాలకు అర్థాలు, న్యాయాలు, ధర్మాలు అన్నీ మార్చి పారేసి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. సనాతన ధర్మము అని అంటే భాగవతము అని అసలు అర్థం. వారి నుంచి వచ్చింది ఇది, ఇది ఒక మార్గంలో వచ్చింది. రెండు మార్గములలోనూ వచ్చి ఇక్కడ కలిసింది వ్యాస మహర్షి దగ్గర. ఆ సనక సనందనాదుల దగ్గర నుంచి మరలా బృహస్పతి ఇంకా మొదలైన వారు, పరాశరుడు మొదలైన వారు తెలుసుకుంటారు. వారి నుంచి అది మరొక మార్గంలో వస్తూ ఉంటుంది. అక్కడ మైత్రేయుడికి చెబుతాడు పరాశరుడు, అది విష్ణు పురాణంగా అసలు ప్రఖ్యాతమై ఉన్నది. చాలా వరకు దాంట్లో విషయాలు తీసుకొచ్చి ఈ మొదట్లో విదుర మైత్రేయ సంవాదంగా కూడా మనకిక్కడ పెట్టినట్టు కనపడుతూ ఉంటుంది. రచన వేరే, మళ్ళీ ఆ శ్లోకాలు వేరు, శ్లోకాలు వేరు, రచన మళ్ళీ వ్యాస మహర్షిదే. కొంత కథా సంవిధానం మరి ఎలా జరిగిందో తెలియదు, అలా వచ్చేసింది అక్కడ. అందుకే సృష్టి విషయాన్ని చెబితే చెప్పిందే చెప్పి ప్రథమ స్కంధమంతానేమో పరీక్షిత్తు కోసమై చెప్పింది అదంతా. రెండవది వస్తే అది కూడా ఎక్కువ ఆ విరాట్ పురుష వర్ణన చేస్తాడు. మూడవ స్కంధంలో సృష్టి అంతా సృష్టి లకలొకలుగా ఉంటుంది. అది నాలుగు వచ్చేటప్పటికి దక్షయజ్ఞము, ఆ ధ్రువుడి చరిత్ర, పృథు చక్రవర్తి ఇలా వస్తూ ఉంటాయి. ఐదు వచ్చేటప్పటికి ఋషభుడు, ప్రియవ్రతుడు, అలాగే భరతుడు వీళ్ళ చరిత్రలు వచ్చి దాంట్లో కొంత భౌగోళిక వర్ణన ఉంటుంది. అంటే ఈ భూగోళము ఖగోళము కూడా వర్ణించారు. వర్ణించడం అంటే అప్పుడు ఉన్న స్థితులు చెప్పారు, వాటి పేర్లు కానీ అవి ఇప్పుడు లేవు. వాడుకలో కొందరు ఆనాటి పేర్లు ఈనాడు చెప్పి వాట్సాప్లో వాటిలో పెడుతున్నారు చాలా చోట్ల. ఎంతవరకు ఇవి టాలీ అవుతాయి అంటే నాకైతే తెలియదు, మరి తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు. అది ఐదవ స్కంధం మొత్తం. ఆరవ స్కంధం వస్తే అజామిలుడు, దేవాసుర యుద్ధము, ఇది అక్కడ అదంతా ఒక క్రమ పద్ధతిలో అలా ఏమీ వచ్చినట్టు కనపడదు, కానీ ఏదో అలా వచ్చేసింది ఆ సృష్టి విధానము అంతా. పర్వాలేదు, అది కూడా అసలు అన్నింటికీ మించి భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఇవే దీంట్లో తెలుసుకోవాల్సినవి కథలు అనేటటువంటిది ప్రధానమైన అంశము కానే కాదు. పూర్వకాలం కథలుగా వినేవాళ్ళు, మరి ఆ కాలానికి ఇవే ఉన్నాయి కనుక. ఆ కాలం వేరు, ఇప్పుడు ఈ కాలం వేరు. ఊరికే ఆటికి ఈటికి ముడిపెట్టడానికి చూడొద్దండి. ఏది చాలామంది ఏం చేస్తుంటారంటే అప్పటి వాటిని ఏయో కొన్ని బ్రహ్మాండంగా కనిపెట్టేసామన్నట్టుగా ముడిపెట్టడానికి చూస్తుంటారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయి అన్నట్లుగా. ఈ ముడిపెట్టడం ఎలా ఉంటుంది అని అంటే బట్టతలకి మోకాలకి ముడిపెట్టినట్టు. బట్టతల మీద జుట్టు ఉండదు, మోకాల మీద జుట్టు ఉండదు. ఏం ముడి పెడతారు వీటికి రెండింటికి, అట్లా ఉంటుంది. కానీ మరి కలికాలము ఏమో వాళ్ళు చెప్పే అబ్బో చాలా బ్రహ్మాండంగా లొట్టలు వేసుకుంటూ చెబుతుంటే, సొల్లు గార్చుకుంటూ చెబుతుంటే లొట్టలు వేసుకుంటూ వింటుంటారు. ఇది స్థితి అంతా. కనుక ఇక్కడ నుంచి అసలు భాగవతుల కథలు, భగవంతుని కథలు రెండింటిని ఈ పద్యంలో చెప్పాడు. ఇదయ్యా చాలా గొప్పది సుమా. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. శబ్ద చిత్రం ఇదంతా, చాలా చిత్రములు, త్రైలోక్య పవిత్రంబులు, మూడు లోకాలని కూడా పవిత్రం చేసాయి. ఆ మూడు లోకాల్లో జనము ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పవిత్రంగా చేస్తాయి సుమా. భవలత లవిత్రంబులు, ఈ సంసారం అనేటటువంటి తీగలకి కొడవళ్ళ వంటి వాటి కోశవతలు పడేస్తాయి. తీగల లాంటివి ఈ సంసారము. సన్మిత్రంబులు, సజ్జన సాంగత్యము, కావలసింది ఇదే కదా. సత్తుమిత్రము, సజ్జనుల మైత్రి చాలా గొప్పది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మల చిత్తం అంటూ శంకర భగవత్పాదులు వారు కూడా చెప్తారు కదా భజగోవిందంలో. మొదటిది సత్సంగమే. ఇంకా అసలు వాత్స్యవరదాచార్యులు వారైతే ఇంకా అద్భుతం. సత్సంగాద్భవ నిస్పృహో అంటూ తీసుకుపోయి వైకుంఠంలో పడేస్తాడు ఆయన సత్సంగంతో. అదిగో అంత గొప్పవి సుమా ముని జన వన చైత్రంబులు. విష్ణుదేవుని యొక్క చరిత్రలు, ముని జనులు, మననశీలురు, మహర్షులు ఇంద్రియ జయముతో ఆ పరమాత్మని ధ్యానించేటటువంటి ఆ వనములుకి చైత్రములు అంటే వసంత మాసము, చైత్రమాసంలాగా అప్పుడు పువ్వులు పుష్పించడము, వికసించడము, మోడులన్నీ కూడా ఇలా ఉంటాయి కదా. అంటే ఇంత గొప్ప ఈ సుమా ఈ కథలు అంటూ ఉన్నారు ఆయన. ఇంత గొప్ప కథలు సుమా అని ఈరోజుకి మనం ఇక్కడ ఆగుదాం. మరి మనకి ఉన్నటువంటి పరిమితి చెప్పాను కదా, ఇక్కడ ఒక 20 నిమిషాలు పరిమితే ఉంటుంది, అది మిగిలితే కష్టము. అలా చెప్పుకుంటూ వెళ్దాం. వినటానికి కూడా చాలామంది సరిపోతుందని అంటూ ఉన్నారు, ఏదో ఒకరిద్దరు చాలలేదు అంటున్నారు. సరే, అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థితి మాత్రం ఈ ఫోన్ ద్వారా నాకు ఇంతే ఉంటుంది ఇక్కడ. కనుక దయచేసి వినండి, విన్నంతసేపు 20 నిమిషాలు హాయిగా వినండి. చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. జై శ్రీరామ్.